రథా పూర్వథా విశ్వచేమథా జ్యేష్ఠదా జింబర్హిషదం స్వర్విదం రీచీనం వృజనం దోహసే గిరాశుంజయం తమనుజా సువర్ధసే శ్రియే సుదృశీరుపరస్యజాస్వర్విరోచమాన కకుభామచోదతే సుగోపాసినదభాజ సుక్రతో పరో మాజాభిర్వృత ఆసనామాతే అత్యం హవిస్సచతే సచ్చదాతు చారిష్టదాతు సహోదా సహోభరీ ప్రసర్రానో అనో బర్హిర్వృషా శిశుర్మధ్యేయుభాచరో విశృహాహిత ప్రపాయేతే సుయుజోజామన్ నిష్టయే నీచీరముష్మైయమ్యృతృథాందోభిసర్వసాసైరభీసోభిక్రమిర్నామాని ప్రవణే మూషాయతి సందర్భూరానస్తరుభిస్సుతే గృహం భయాకినం చిత్తగర్భాసు సుస్వరో ధారవాకేష్ఠశోభసే వర్ధస్వత్నీరీవో అధ్వరే వదద్రీజే దాదృగుచ్చతే సంధిరే సిద్ధ్రజాత్స్వా మహీమస్మభ్య మురుషా మురుద్రయో బృహత్సువీరమన వచ్చుతం సహా వేత్యగ్రుర్జనీవాన్ వాతి స్పృథ సమర్యతామన సా సూర్య కవి ఘ్రం సంరక్షం తం పరి విశ్వతో గజమస్మాకం సర్వ వనవత్స్వావసు జ్యాయాం సమస్య జతునస్య కేతున ఋషిశ్వరం చ రతియాసు నామాతే యాదృస్మిందాజితమపశ్యయావిదర్జవు స్వయం వహతే సోహరం కరత్ సముద్రమాదామవాదస్థే అగ్రిమానరిష్యతి సవనం యస్మిన్నాజత అత్రానహార్దిక్రవణస్య రేజతే యత్రామతిర్విద్యతే భూతబంధని స క్షత్రస్య మనసస్య చిత్తిభిరేవాపదస్య యజతస్య సద్రే అవత్సారస్య స్పృణవామరణ్వభిస్సమిష్టం వాజం విదుషా చిదర్ధ్యం సేనావీ కక్షోమదో విశ్వవారస్యజతస్య మాజినా సమన్యమన్యమర్థయంతేదే విదుర్విషాణం పరిపానమంది సదా ప్రణోజతో విద్విషో వధీద్బాహువృత్తశ్రూత విత్తర్వ్యో వసజా ఉభాదవరా ప్రత్యేతి భాది జయదీం ఘనం భజతే స్వప్రజాభిసుతం భరో జయమానస్ సత్వాజర్విశ్వాసామూధస్స ధియాముదంజన భరద్ధేనోరస వచ్చశ్రియే పయోనుబ్రువానో అధ్యే దినస్వభరన్ యో జాగారతమృతః కామయంతే యో జాగారతము సామాయంతి యో జాగారతమజం సోమ ఆహత బాహమస్మి దక్షేణ్యోగా అగ్నిర్జాగారతమృతః కామయంతేర్జాగారతము సామానియంతి అగ్నిర్జాగారతమజం సోమ ఆహత బాహమస్మి దక్షేణ్యోగా జాగర్షిత్తం భువనే జాతవేదో జాగర్షిత్రేజదేహవిష్మాన్ ఇదం హవిశ్రద్ధానోజుహో విజేన పాసి గుహ్యం నామగోనా విదాదివో విష్యన్నద్రీ ముక్తైరాజత్యాషసో అర్జినో అపామృత వృజి నీరుత్సర్గాద్విదురో మానుషీర్దేవా విసూర్యో అమతిం నశ్రియం సాధోర్వాద్గవాం మాతా జానదీగాద్ ధన్వన్నసో నద్యా అఖాదో అన్నాస్థూనే వసుమీతాదృంభద్యో అస్మాముక్తాయ పర్వతస్య గర్భో మహీనాం జనుషే పూర్యాయ విపర్వతో జిహీత సాధ దద్యో రావివాసంతో దశయంత భూమ సూక్తేభిర్వోపచోభిర్దేవచుష్టైరింద్రాన్వా అగ్ని అవసేహుమధ్యై ముక్తేభిర్యుష్మా కవయస్సు యజ్ఞ ఆవివాసంతో మరుతోయజంతి ఏతోన్వా అద్య శుద్ధ్యో ఓభవామప్రదుచ్చునామినవామావరీయా ఆరే ద్వేషాంసి సనుతర్దధామాయామప్రాంచోయజమానమచ్చ ఏతాధియం కృణవామాసఖాయోపయామాతాంగేషతభ్రజంగోః యజామనుర్విశిషిప్రం జిగాజగజాభనిభంగురా పాపరీషం అనూ నోదత్ర హస్తగతో అద్రిరార్చంగే రదస మాసో నవగ్వాః ఋతం యతి సరమాగా విందద్విశ్వాని సత్యాంగీరాశ్చకార విశ్వే అస్యావ్యుషిమాహీనాయా సంయద్గోభిరంగీరసో నమంత ఉత్స ఆసాం పరమే సధస్థ ఋతస్య పథా సరమా విదద్గాః ఆసూర్యో యాదు సప్తా స్వాహా క్షేత్రం యదస్యోర్వ్యాదీర్ఘయాధే రఘుస్యేన పాదయదంధో అచ్చాయువా కవిర్దీదయద్గోషు గచ్చన్ ఆసూర్యో అరుగచ్చుక్రమన్నో యుక్తయద్ధరితో దీతవృక్షాః ఉద్ఞాననామనయం దీరా ఆశృణ్వతీరాపో అర్వాగతిష్టన్ ధియం అప్సుతే స్వర్షాం యజాతరంతసమాసోనమగ్వా అజాధియా శ్యామదేవగోపా అజాధియా దుర్యామాత్యంహా విద్వాయి స్వయం ధురితాంబామి ప్రతరణీమ పశ్చిమం నాశ్యావస్వృతన్నావృతం పునర్విద్వాన్ తస పూరజేత ఋజుమేషతి అగ్నయింద్రవరు నమిత్రదేవాశ్వర్ధ ప్రయం తమారుతోత విష్ణు ఉభానాధత్యా రుద్రోధనా పూషా భగః సరస్వతీ యుషంత ఇంద్రాగ్నిమిత్రవరుణాదీం స్వపృథివీంద్యా మరుతః పర్వతాన్ అపః ఉభే విష్ణుం పూషణం బ్రహ్మ నస్పతిం భగన్ను సంసం సవితారమూతయే ఉదనో విష్ణు ఋతవాతో అశ్రుధో ద్రవినోత ఉదసో మోమయస్కరత్ ఉదర్భవ ఉదరాజేనో అశ్వినో దత్వక్షోత విద్భాను మంసతే ఉదత్యన్నో మారుతం సర్ధాగమద్దివిక్షయం జతం బరిహిరాసతే బృహస్పతి శర్మ భూషోదనో యమద్వరూథ్యా అంబరుణో విత్రో అర్జమా ఉదత్యేన పర్వతాశస్సు శస్తయస్సు దీగయో నద్యా అస్త్రామాణే భువనం భగో విభక్తా సవసా వసాగమద్రువ్యచారీతి శ్రోతు మేహం దేవానాం పత్నీరుషతీరవంతు నః ప్రాభంతు నస్తు జయేవాజ సాధయే యాః పార్థివాసో యా అపామభివ్రతే తానో దేవీష్వమాశర్మ యచ్చత ఉదగ్నావ్యంతు దేవపత్నీలింద్రాణ్యాయశ్వినీలాట్ ఆరోదసీ వరుణాని శ్రేణోదవ్యంతు దేవీర్యరుదుర్జనీనా భద్రం నో అభివాదయమనా హరి ప్రయుంజతి జయే దిబ్రువాణా మహీ మాతా దూహితుర్బోధయంతి ఆవివాసంతి యువతిర్మనీషా పితృభ్యా సదనేజోహువానా అజిరాసస్తద భయీయమానా ఆతస్థివాంసో అమృతస్య నాభిం అనంతస పురవో విశ్వతస్యీం పరిద్యావా పృథివీయం దిపంథాః ముద్రో ఆరుషస్సు వర్ణః పూర్వస్య యోనిం పితురావీవేశ మధ్యే దివో నిహితః ప్రశ్నిరస్మా విచక్రమేరచ స్వస్పాత్యంతౌ చత్వారాయీం బిభ్రతి క్షేమయం దోదశ గర్భం చరసే ధాపయంతే త్రిధాతవః పరమా అస్య గావో దివశ్చరంతి పరి సద్యో అంతాన్ ఇదం వివచరంజనాశ్చరంతి యన్నద్యస్తస్థురాపాః ద్వేయజీం బిభ్రతో మాతురన్యే ఇహేహ జాతే యమ్యా ఆసబంధు విదంబతే ధియో అస్మా అపాం శివస్త్రా పుత్రాయ మాతరో వయంతి ఉపప్రక్షే వృష నోమోదమానా దివస్పథా వద్భోజంత్యచ్చ తదస్తు మిత్రావరుణ తదగ్నే సంయోరస్మభ్యమిదమస్తు సస్తం అసీమహి గాథముత ప్రతిష్టాం నమో దివే బృహతే సాదరణాయ కదు ప్రియాయ ధామ్నే మనామహే స్వక్షత్రాయ స్వయందతే మహే వయనం ఆమేన్యస్య రజ సోయదభ్రహా అపోవృణానావితనోతి మాజినీ తాత్రదవయనం వీరవక్షణం సమాన్యాృతయా విశ్వమారజాః అపో అపాజీరపరా అపేజే పూర్వాభిస్థిరతే దేవైర్జనాః ఆగ్రవభిరహణ్యేభిరక్తిభిర్వరిష్ఠం వజ్రమాజీఘత్తిమాజిని శతం వాజస్య ప్రచరన్ స్వేదమే సంవర్తయన్ తోవిచ వర్తయన్నః తామస్య రీతిం పరశూరివ ప్రత్యనీకమఖ్యముజే వర్పసః స జాయతి విదుమంద వివక్షయం రత్నం దధాతి భరహూతయే విశే స జిహ్మయా చతురణీకరింజతే చారువసానోవరుణోయదనందరిం న తస్య విద్మపురుషత్వదా భయం యతో భగః సవితాదాతి భార్యం దేవం వో అద్య స విత రమేషే భగం జరత్నం విభజంత మాయోః ఆవాన్నరాపురుభుజావృత్యాం దివే దివేచిదశ్వినా సఖీయన్ ప్రతిప్రజానమసూరస్య విద్వాన్ సూక్తైర్దేవం స వితారం దువస్య ఉపబ్రవీత నమసా విజానన్ జ్యేష్ఠం చరత్నం విభజంత మాయోః అదత్ర జాతయతే వార్యాని పూషా భగో అదితిర్వస్త ఉస్రః ఇంద్రో విష్ణుర్వరుణో మిత్రో అగ్నిరహాని భద్రాజనయంత దస్మాః తన్నో అనర్వాస వితావరూతం తత్సింధ వజిషయంతో అనుగ్మన్ ఉపయద్వోచే అధ్వరస్య హోత రాజస్యామపదయో వాజరత్నాః రజేవ సోభ్యయీవరాణమోదుర్యే మిత్రే వరుణే సూక్తవాచః అవై త్వభ్వం కృణుతావరీయో దివస్పృథివ్యోరవసావదేమ సూక్తాం తే తృణాన్యజ్ఞావరణ్యే భోజకేపి వా యస్తృణైరధ్యయనం సదధీతం స్తృణాని భవతే భవ వాపీ కూపతటాకానాం సముద్రం గచ్ఛస్వాహ విశ్వో దేవస్య నేదుర్మర్తో గురీత సఖ్యం విశ్వో రాజజీ శుద్ధ్యతి జుమ్నం రేణీత పుష్యసే ఏతే దేవనేతర్యే చేమానుససే తే రాజా ఆవృచేసే మహిషై అతో నృణతి ధీరత పత్నీర్దశస్యత ఆరే విశ్వం ప్రజేష్టాం ద్విషో యూయూత యూయూభిః యత్ర వన్నీరభిహితో దుద్రవద్రోణ్యః పశుః ద్రుమణా వీరపశ్చోర్నాధీరే రసనీత ఏషతే దేవనేతారథస్పతిశ్వం రయి సమ్రాజేషాం స్వస్తిరస్తుతో మనామహే దేవస్తుతో మనామహే అగ్నే సుతస్య పీతయే విశ్వైరూపేభిరాగ్రహి దేవేభిర్హవ్యదాతయే ఋతాధీతయ ఆగత సత్యధర్మానో అధ్వరం అగ్నేః పీపత జిహ్వయా విప్రేభిర్విప్రథం చ ప్రాదర్యామభిరాగ్రహి దేవేభిః సోమ పీతయే అయం సోమశ్చమూసుతో మత్రే పరీషిచ్యతే ప్రియయింద్రాయ వాయవే వాజవాజాహి వీతయే జుషానో హవ్యదాతయే వివాసుతస్యాంధసో అభిప్రజాః ఇంద్రశ్చ వాజవేషాం సుతానాం పీతిమర్హతః తాం జుషేధామరేపసా అభిప్రజాః సుతా ఇంద్రాయ వాజవే సోమాసో దధ్యాదిరః నిమ్నం నయంతి సింధవోభిప్రయాః సజోర్విశ్వేభిర్దేవేభిరశ్విభ్యాముషసా సజూః ఆయాహ్యగ్నే అగ్నివత్సుతేరణ సజోర్మిత్రావరుణాభ్యాం సజూః సోమేన విష్ణునా ఆయాహ్యగ్నే అద్రివత్సుతేరణ సజూరాదిత్యైర్వసూభిః సజూరింద్రేణ వాయునా ఆయాహ్యగ్నే అద్రివత్సుతేరణ స్వస్తినో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతిరనర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతు నః స్వస్తి ద్యావా పృథివీసు చేతునాః స్వస్తయే వాయుముపబ్రువామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిః స్వస్తయే దేవామంత్రిభవ స్వస్తయే స్వస్తినో రుద్రః పాత్మం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పక్షే రేవతి స్వస్తి అయింద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే గృధి స్వస్తి పంథామనూచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతదాజానతా సంగమేమహి స్వస్తజనంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్ననింద్రసఖం సమత్సు బృహద్యశో నావమివారూహేమ అంహోముచ మాంగిరసంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రయతపాణిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభజం నో అస్తు కశ్యావాస్వధృష్ణ్యార్చా మరుద్ధర్విక్వభిః ఏ అద్రోగమానుష్వదాం సర్వో వదంతి యజ్ఞయాః తే హి స్థిరస్య సమాసస్సఖాయః సంతి ధృష్ణ్యా తే యామన్నా దృషద్వినత్మనాపాన్ని శశ్వతః తే స్కందాసో నోక్షణో తిష్కందంతి సర్వరీః మరుతామధామో దివిక్షమాచ మన్మహే మరుత్సు బోధీమహి స్తోమం యజ్ఞం చ ధృష్ణుయా విశ్వేజే మానుషా యుగాపాంతి మర్త్యం వృషః అర్హంతో యే సుదానవో నరో అసామి సవసః ప్రయజ్ఞం యజ్ఞయేభ్యో దివో అర్చా మరుద్భ్యాః ఆరుగ్నైరాయుధానర విశ్వారిష్టీరదృక్షత అన్వేనా విద్యుతో మరుతో జజ్జదీరివ భానరత్మనా దివః ఏవా వృధంతపార్థీ వాయపురాభంతరిక్ష వృజనే వా నదీనాం సధస్తే వా మహో దివః ఛర్ధో మారుతముచ్చం సత్యసర్వసమృగ్భాసం ఉదస్మతే శుభేన రప్రస్పంద్రాయూజదత్మనా ఉదస్మతే పరుష్ణ్యామూర్ణా వసరసుంధ్యవాః ఉదవ్యారథా నామద్రిం భిందంత్యోజసా ఆపథయో విపథయోంతస్పథా అనూపథా ఏతేభిర్మహ్యం నామభిర్యజ్ఞం విష్టారవోహతే అధానరోన్యోహతే ధానియుత వోహతే అధాపారావతాయితి చిత్రారూపాణి దర్శ్యా ఛందస్తుభః కుభన్యభవుత్సమాకీలినో ఋతుః తే మే కేచిన్నదాయ బహూమా ఆసన్ ఋషిద్విషే యరిష్వారిష్టివిద్యుతః కవయః సంతి వేధసాః తమృషే మారుతం గణన్నవస్య రమయా గిరా అచ్చరిషే మారుతం గణందారా మిత్రన్న జోషణా దివో వా తృష్ణవోజసాస్తుతాదీభిరీషణ్యత నూమన్ బాణయేషాం దేవాంగచ్ఛాన భక్షణా దానాస చేతసూరిభిర్యావశ్రుతేభిరంజిభిః ప్రవేణే బంధేషే గాం వోచంత సూరయః ప్రశ్నిం వోచంత మాతరం అథా పితర విష్ణునం రుద్రం వోచంత సిక్వస సప్తమే సప్త సాకి నయేకమేకా సతాదదు యమునా జామసి శ్రుతముద్రాధో గవ్యం వృజే నిరాధో అశ్వం వృజే కో వేదజానమేషాం కో వా పురా సున్నేష్వా సమరుతాం యద్యోజుజ్రేకీలాస్యాః ఐదాన్వసేషుతస్తుషక్కస్వస్రావకథాయాయుః కస్మై దస్రుస్తుదాసే అన్వాపజలిలాభిర్వృష్టయః సహ దేవ ఆహుయ్యాయజురుభజ్యుభిర్విభిర్మదే నరో మర్యా అరేపస ఇమాన్ పశ్యన్యజుష్టిః ఏ అంజుషు ఏ వాసీషు స్వభానవస్రక్షు రుగ్మేషు ఖాదిషు శ్రాజారథేషు ధన్వసు యుష్మాకం స్మారతాం అనుముదేదధే మరుతో జీరదానవః వృష్టీద్యావో యదీరివ ఆయం నరస్సుదానవోదాసుషే దివకో సమచుచ్చవః విపర్జన్యం సృజంతి రోదసీ అనుధన్వా నాయంతి వృష్టయాః తదృదానాసింధ మహాక్షోదసారథ ప్రసస్వర్ధేన భోజసా స్యన్నాస్వాయువాధ్వనో విమోచనే వియద్వర్తంతయేన్యాః ఆయాదమరుతో దివ ఆంతరిక్షాదమాదుత మావస్థాదపరావతాః మావో రసానీత భాగు భాక్రమర్మావస్సింధర్నిరీరమద్ మా వః పరిష్టాత్ సరయః పురీషణ్యస్మే యత్సుమ్నమస్తువః తమ్ వశ్వర్ధం రథానాం వేషం గణం మారుతం నవ్యాసీనాం శర్ధం శర్ధం వయేషాం ప్రాతం ప్రాతం గణం గణం సుసక్తిభిః అనుక్రామేమ ధీతిభిః కస్మా అద్య సుజాతాయ రాతహౌయాయ ప్రజాయుః ఏనాయామేన మరుతాః ఏన తోకాయతనయాయ ధాన్యా అంబీజం వహద్వే అక్షీతం అస్మభ్యం తద్ధత్తనయద్వజీమహే రాధో విశ్వాయుసౌభాగం అదీయామనిత స్థిరస్వస్తిభిర్హిత్వా మధ్యమరాతీ దృష్ట్వీ సంయోరాపముశ్రిభేషజాం శ్యామ మరుతః సహ సుదేవస్య మహాయతి సువీరో నరో మరుతః సమర్త్యాః యంత్రాయధ్యే శ్యామతే స్తుయి భోజాన్ స్తూపతో అస్య యామ నిరణంగాభో నయవాసే యతః పూర్వాదివ సఖీంద్రనుహ్వయ గిరాగ్రేణీః కామ్యాః ప్రసర్ధాయ మారుతాయ స్వభానవజిమాం వాచ మనజా పర్వతచ్యుతే ఘర్మస్తుభే దివా పృష్టయజ్వాలే జుమ్నస్రభసే మహీ నృమ్నమచ్చత నవో మరుతస్త విషాభూదన్యవో భయో వృధో అశ్వయుజః పరిగ్రయః సంవిద్యుదాదధ దివాసాది కృతస్వరంజాభోమనా పరిగ్రయః విద్యన్మాహసో నరో అస్మాదిద్యవో వాదద్విషో మరుతః పర్వతచ్యుతాః అబ్దజా జన్ముహురాహ్రాదునీ వృధస్తనజాతమారభసాహుదోజస అంతరిక్షయాజనావాయీ దుర్గాణి మరుతో నాహరిష్యత తద్వీర్యం వో మరుతో మహిత్వరం దీర్ఘం దదాన సూర్యో నయోజనం ఏతానజామే అగ్రే భీతసో జిషో నస్వతాన్యన్నయాదనాగిరిమి అభ్రాజిసర్ధో మరుతో జగన్ నరం మోనాథా వృక్షం కపనేవ వేదతః అధస్మానో అరమాదిం సజోషసశ్చక్షురివయంతమనూ నేనథా సుఖం న సజీయతే మరుతో నహన్యతే నశ్రేధతి నవ్యథతే నరిష్యతి నాస్య రాజముపదస్యంతి నోదయర్షిం భాజం రాజానం వాసుషూ దథా నియుత్వం గ్రామజితో యథా నరోర్యమనో నమనుతర్కబంధినా తిన్వంత్యుత్సంయదినాసో అశ్వరణ్యం బంధి పృథివీం మధ్వో అంధసా ప్రవత్వాదీయం పృథివీ మరుద్భ్యః ప్రవత్వాదీర్యోర్భవతి ప్రయద్భ్యః ప్రవత్వాదే పథ్యా అంతరిక్షా ప్రవత్వంతః పర్వతాజీరదారవః యన్మారుతః సభరతః స్వర్ణరః సూర్య ఉదితే మదథాదివో నరః నమోశ్వాశ్రథయంతాహసిశ్రాదః సద్యో అస్యాధ్వానః పారమశ్రుత హంసేషు వరిష్ఠయః పత్సుఖాదయో వక్షస్వ రుక్మామరుతో రథే శుభాః అగ్నిర్భ్రాజతో విద్యుతో గభస్తోసి ప్రాశీర్వస్మిదాహిరణ్యై కన్నాకమర్యో అగ్రే భీజతో జిషమృషత్పిప్పలం మరుతో విధూరుత సమచ్చంద వృజనాదిత్యషంతయత్స్వరం దిఘోషం వితాదమృతాయవాహ యుష్మాదత్తస్య మరుతో విచేతసో రాజస్యామరచ్యో ఓవయస్వతః నయో యుచ్ఛాది దుష్యో ఓజసాదివో ఓస్మేరారంతమరుతస్సహస్రణం యూయం రయం మారుతస్పార్గవీరం యూయమృషీమపథసామ విప్రం యూయమర్వంతం భరతాయ పాదం యూయం ధత్తరాజానం సృష్టిమంతం తద్వోయామిద్రవీరం సద్యభూతజోజేనాశ్వా అర్ణతదనామన్రేంద్రభి ఇదం సుమే మరుతోర్యతామచోజస్య తరే మదరసా సతం హిమా ప్రయజ్యవో మరుతో భ్రాజదృష్టయో గృహద్వయో దదిహే రూపమక్షసః ఈయం తే అశ్వైయ సుయమేభిరాసుభిశుభం జాతామనురథా అవృత్సత స్వయం దధిద్వేదవీషీం యథా విదర్హన్నాహాంత ఉర్భియా విరాజస ఉదాంతరిక్షం అమిరే వ్యోజసా శుభం జాతామనురథా అవృత్సత సాగం జాతా శుభ్రః సాగమక్షితా శ్రేజా ప్రతరం వావృధర్మరాః నిరోకిన సూర్యస్యేవ రస్వయశుభం జాతామరుథా అవృత్సత ఆభూషేణ్యం వో మరుతో మహిత్వరం దీదృక్షేణ్యం సూర్యస్యేవ చక్షణం ఉతో అస్మామృతత్వే దధాధన శుభం జాతామనురథా అవృత్సత ఉదీరయథా మరుత సముద్రతో యోజం వృష్టిం వర్షయథా పురీషిణ నభో దస్రా ఉపదశ్యంతి ధేనవ శుభం జాతామనురథా అవృత్సత యతస్వాన్ధోషు బృహదీరజుగ్మం హిరణ్యజాన్ ప్రత్యగ్రాహ్నముగ్ధ్వం విశ్వాయుత్స్పృథో మరుతోవ్యస్యత శుభం జాతామధురథావృత్సత న పర్వతాన నద్యో వరంతపో యత్రాచిధ్వం మరుతో గచ్చసే దుదత్ ఉదద్యా వా పృథివీయాధనా పరిశుభం జాతామధురథావృత్సత యత్పూర్వ్యం మరుతో యచ్చ నూతనం యదుద్యతే వసభో యచ్చ సస్యతే విశ్వస్య తస్య భవసానవేదసః శుభం జాతామనురథావృత్సత బృహద నో మరుతో మావధిష్టనాస్మభ్యం శర్మ బహుళం వియంతన అధిస్తోత్రస్య సఖ్యస్య ఘాతన శుభం జాతామనురథావృత్సత యూయమస్మాన్నయతమస్యో అచ్చారిరం హతిభ్యో మరుతో గృణానాః యుషధ్వం నోహవ్యదాదిం యజత్రామయం స్యామవతయోరయీనాం అగ్నే సద్ధం తమాగణం పిష్టం రుక్మేభిరంజిభిః దిశో అద్య మరుతామవహ్వయే దివశ్చిద్రోచనోదశి యథాచిన్మన్యాసే హృదాదతిన్మే జగ్మురాససాః ఏదేనేతిష్టం గమనాన్యాగమంతాన్ వర్ధ భీమసం దృశ మీనుష్మాదేవ పృథివీ పరాహతామదం చేత్యస్మదా దృక్షో నవో మరుతస్మీ వామో దుద్రో గౌరీవ భీమయో నియేరిణంతో సావృథాగా వోన దుర్ధురాః అస్మానం చిత్సర్యాం పర్వతం గిరిం ప్రచ్ఛావయంతి యామభిః ఉత్తిష్ఠ నూలవేగాం స్తోమే స్వముక్షితానాం మరుతాం పురుతమమపూర్యంగవాం సర్గమివహ్వయే యుంధ్యాం హిరుషీరథే యుంధం రథేషు రోహితాః యుంధం గరీ అజిరాధిరివోఢవే మహిష్ఠాధిరివోఢవే ఉదస్య భాజ్య ఋషస్తు విశ్వని దిగస్మధాయ దర్శత మా భోజామేషు మరుతశ్చిరంగరత్నరథేషు చోదజ రథన్నమారుతం వయం శ్రవస్యమాహూవామహే ఆయస్మిన్ తస్థౌ శరణాని బిభ్రతీ సదా మరుత్సు రోదసీ తం వశ్వర్ధం రథే శుభం త్వేషం పనస్యమాహూవే ఆరుద్రాదయింద్రవందోషోరణ్యరథాస్వితాయంతన ఇయం వో అస్మత్ప్రతిహర్యతే మతిష్టజేన దివగుత్సాగుధన్యవే ఆసీమందరిష్టిమందో మనీషిణ సుధన్వాలీషు మందో నిషంగిలాః స్వస్వాస్త సురథాశ్నిమాదరస్వాయుధామరుతో యాచనాశుభం దూరదర్జాం పర్వతాన్ దాశుషేవ సునిభోవనాజిగతే యామానోభియా గోపజాత పృథివీం ప్రశ్నిమాదరశుభే యదుగ్రాః పృషదీరయుగ్మం పాదతిషో మరుతో వరుణనిజో యమాజీ వసుసదృశశుభేత సహ విషంగాశ్వరుణాశ్వా అరేప సప్రత్యక్షౌరీవోరవాహ ఉరుద్రత్సాంజిమంత సుదారవస్వేట సందో అనవభ్రరాదస సుజాతాసో జనుషా రుక్మవక్షసో దివో అర్కా అమృతం నామ భేజిరే ఇష్టయో భోమరుతో అంసయోరసకభోజో బాహ్వోర్భోబలం హితమం ్రమ్నాశీర్షస్వాయుధారథేషు గో విశ్వాశ్రీరీరే గోమదస్వా భద్రధావత్సువీరం చంద్రభద్రాధో మరుదో దదాన రథస్థిన్న కృణదరుద్రియాదో భక్షీయ భోవసో దైవ్యస్య అజేన రోమరుతో మృణతాడస్తు మఘాసో అమృతారుతజ్ఞాః సత్యశ్రుతః కవచో యువానో బృహద్గిరయో బృహద్వృక్షమాణాః ీరే అమృతరాజాంగనంతవ సంఖాదీహస్తంధునివ్రతమాజిందాజోభుభోజ అమీతమహి వందస్వ విప్రతు విరాధ సోదృ ఆవోదూతాగాదో అద్యే విశ్వే మరుతో జనంది అయం యో అగ్నిర్మాదస్తూషంగవయోజువానూయం రాజాజనాయ విభ్రతంజరయ్రాష్మదేగా బాబుజూతో యుష్మత్సదస్వో మరుదస్సు వీరా అరాజివేద రమాహే ప్రజాయంతే అగవామహోభి కృష్ణే పుత్రోర్భిష్టాస్తామరీమిక్షుయాదిరస్తైర్వేణుపమిభిర్మరుదోరథేభిక్షోదంబోరిమోశ్రియోవృఢవక్రందుద్యౌ ప్రతిష్టయాం పృథివీజీదేషాం భర్తే భగర్భాం స్వమిచ్ఛబోధు పాదాన్యస్వాన్ దుర్యాయుద్రే వర్షం స్వేదం చక్రిరే రుద్రిజాసః అజేన రోమరుతో వృణతానస్తు వీమఘాసో అమృతానృతజ్ఞాః సత్యశ్రుతః కవయో యువానో బృహద్గిరయో బృహదుక్షమాణాః ప్రభస్పరక్రం సుభితాయ దావనేర్చాదివే ప్రపేథివ్యాలసంభరే ముక్షంతే అశ్వాం గరుడం దారజో నశ్వం భారం శ్రయంతే అర్ణవైః అమాదేషాం భియసా భూమిరే నౌన పూర్ణాక్షర దివ్యధిర్యతి దూరే దృశోజే చితయం భయేమభిరంతర్మహే విదధే జేదిరే నరాః గవామివ శ్రియసే సంగముత్తమం సూర్యో న చక్షూరజ సో విసర్జనే అత్యాయివ శుభ్రా అశ్చారవస్థలవర్యాయివ శ్రియసే జయతథా నరాః ఓ మహాంతి మహతముదస్రవత్కస్కావ్యా మరుతః కోహపౌంస్యూయం అభూమిం కిరణం నరే జత ప్రయద్భరద్వేషమితాయ దావనే అస్వాజివేద ఋషా సంధవ సూరాయివ ప్రయుధ ప్రోదయూయుః మర్యాయివ సువృధో వావృధనర సూర్య సచక్ష ప్రవీణంతి వృష్టిభిః అజ్యేష్టానిష్టాస ఉద్భితో మధ్యమా సో మహసామివృదు సుజాతాసో జనుషా వృష్ణీ మాతరో దివో మర్జానో అచ్చాయిగాతన వయోనయే శ్రేణీ పాతురోజసాంతాన్ దివో బృహతస్వాను నస్పరి అశ్వాసజేషాముభయేజసా విదుః ప్రపర్వతస్య న భనోంగ్రాజుచ్చవో ీదర్వీదయే నందానూ చిత్రావుషసో యదంతా ఆచవర్దివ్యం కోశ మేదర్షే రుద్రస్య మరుతో గణానా ఈణే అగ్నిం స్వయ సన్నమో విరిహ ప్రసప్తో విచాయత్కృతన్నాథైరివ ప్రభరే వాజయద్భ్య ప్రదక్షిణం మరుతాం సోమ వృద్ధ్యా ఆయేతశ్చ ప్రణాదేషు శ్రుతాసు సుఖేషు రుద్రా మరుతో రథేషు వనాచి జిగ్రాజిగతే దివో భియా పృథివీ చిద్రేజతే పర్వదశ్చిత్ పర్వదశ్చిన్మయీ వృద్ధో దీభాయ దివశ్చక్సానూరేజత స్వనేవా యత్క్రీలధమరుదరట్టిమంతాపాయివ సధ్యం చోధవద్వే ైరభిస్తాభిస్తన్వ్యపిశ్రే శ్రే శ్రేయాం దస్తమసోరథేషు దత్నామహాం చక్రిరే తనూషు అజ్యేష్టాసో అకారిష్టాస ఏతే సంభ్రాతరో వా వృధుస్సౌభాగాయ యుగాపిత్రుద్రజేష్ణాృద్భ్యదుత్తమే మారుతో మధ్యమే వాయద్వామే సుభగాసో దివిష్ట అతో నో రుద్రాగుతాన్వాత్తాధరిషోజ్యజామ అగ్నిశ్చయన్మారుతో విశ్వమేదసో దివో వహద్వగుత్తరాదధిష్ణుభిః ఏమందదానాధునా యోరిసాదసో వామంధత్తయజమానాయ సుంభతే అగ్నే మరధ్యః సుభజద్ధర్ణక్వాభిః సోమం విపమందసానో గణశ్రీభిః పాపకేభిర్విశ్వమిందేభిరాజుభిర్వైస్వార ప్రతిపాకేతునా సజూః శ్రేష్టమాజేకాయ పరమశ్వాదాభీసవ కథం సేకథాయృష్టే సదో నోర్యమాఘనే చోదేషాభిసక్షాని నరోజము పుత్రగృథేన జనాయ పరా వీరాసేతనమర్యా సోభద్రజానజ అగ్నితపోయథా సనత్సాస్వ్యం పశుముదగవ్యం సదావాయం శ్యావాస్వస్తుతీరాజోపవర్బృహత్ ఉదత్వా స్త్రీ శశీజసి పుంసోభవదివస్యసి అదేవత్రాదరాధతా ్రిశ్రంబికాబిలం దేవ్రాణుతే ఉదఘానేమో అస్తుమాబ్రువే పణి సవైరేయత్సమ ఉత మేరపర్జుభర్మందుషీ ప్రతిశ్యావాజవర్తని విరోహీజాయేమదుర్విత్రాయ దీర్ఘజ ససే యో మేధే నూనా సదం వైదస్వర్యసాదరంతజీవమంహనాజీంబంత ఆశుభిక్షిబంతోమిరం మధు అద్రస్రవాంసి దిరే ఎిరాధిరోదశ్రీ విభ్రాజంతోరథేష్వా దివి రుక్మయీవోపరి యుపాసమాహూతో గణశ్వేషరసో అనేధ్య శుభయ్యా వా ప్రాతిష్కృత కో వేద నూనమేషామదం విధూతయ ఋతజాతారేపసా యూయం వర్తం విభంజ ప్రణేతార ఇచ్చాధియా శ్రోతారోజాబాహూదిషు తే నోపసూరిగామ్యా పురశ్చంద్రారీసాదస ఆజగ్రియాసో వృత్తన ఏదం మే స్తోమూర్మేలాభ్యాయ పరా వహ గిరో దేవిరీరివ ఉత మే మోచతృజి సుతసో మే రథవీత హకామో అపవేది మే ఏషక్షేరథీర్మఘ భాగోమతీరను పర్వతేష్మసృగ ఓ